మామవే నువ్వే నువ్వే అంతా నువ్వే నా కోసం నువ్వు నావే పంచువు నీ చిరునవ్వే కన్నుల్లో వాన కాలం కాలం నావే ఎండల్లో శీతాకాలం నువ్వే కాలం